కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే పంచమ ప్రశ్న ప్రారంభ. వృత్రాయ వృత్రాయ వజ్రం వజ్రమత్ వృత్ర వజ్రాద్ వజ్రాదుద్యతాద్యతాభిభేద్ ఉద్యతాదిత్యతో యథాత్ అభిభేత్ సహ సో అబ్రవీద్ అబ్రవీన్మా మా మే మే ప్రహాహ హారస్తి అస్తి వై వాయిదం ఇదం మయి మయి వీర్యం వీర్యం తత్తే తే ప్రదాస్యామి దాస్యామీతి తస్మై తస్మాక్ష్యం ముఖ్యం ప్రాయచ్చత్ అయచ్చత్తస్మై తస్మై ద్వితీయం ద్వితీయమత్ అదయచ్చత్ అయచ్చత్ సహ సోబ్రవీద్ అబ్రవీన్మా మా మే నేత్ర ప్రహాహ హారస్తి అస్థి వై వా ఇదం ఇదం మయి మయి వీర్యం వీర్యం తత్తే తే ప్రదాస్యామి దాస్యామీతి తస్మై తస్మాక్ష్యం ముఖ్యమేవ ఏ ప్రాయచ్చత్ అయచ్చత్తస్మై తస్మై తృతీయం తృతీయముత్ ఉదయచ్చత్ అయచ్చత్తం తమ్ విష్ణు విష్ణురును అన్వతిష్టత అతిష్టత జహి జహీతి సహ సోబ్రవీద్ అబ్రవీన్మా మా మే మే ప్రహాహ హారస్తి అస్తి వై వా ఇదం ఇదం మయి మయి వీర్యం వీర్యం తత్తే తే ప్రదాస్యామి దాస్యామీతి తస్మై తస్మాక్ష్యం ముఖ్యమేవ ఏ ప్రాయచ్చత్ అయచ్చత్తం తమ్ నిర్మాయం నిర్మాయం భూతం నిర్మాయ విజినీమాయం భూతమహన్ అహనయజ్ఞ యజ్ఞో హి తస్య మాయా మాయాసీత్ ఆసీద్దుఃఖ్య ఉఖ్యో దృశ్యతే దృశ్యత ఇంద్రియం ఇంద్రియమే ఏ తద్వీర్యం వీర్యం యజమాన యజమానో భ్రాతృవ్యస్ వృందే వృంతంద్రాయ ఇంద్రాయ బృహద్వదే బృహద్వదే వయస్వదే బృహద్వద ఇది బృహదేవతే వయస్వద ఇది ఇత్యాహ ఆహేంద్రాయ ఇంద్రాయ హి సహ సతం తమ్ ప్రాయచ్చత్ అయచ్చత్తస్మై తస్మై త్వా విష్ణవే విష్ణవే త్వేతి ఇత్యాహ ఆహయత్ ఏవ విష్ణు విష్ణురన్వతిష్టత అన్వతిష్టత జహి అన్వతిష్టతేనోతిష్టత జహీతి ఇది తస్మాత్ తస్మాద్విష్ణు విష్ణుమన్వాభరతి అన్వాభరతి త్రే అన్వాభరతేనో ఆభరతి త్రేణుని నిర్గృహ్ణాది గృహ్ణాది త్రేర సతం తమ్ తస్మై తస్మై ప్రాయచ్చత్ అయచ్చదేషే తేజోని యోని పునర్హవి పునర్హవిరసి పునర్హవిరి పునఃహవి రసీతి ఇత్యాహ ఆహ పునఃపున పునఃపునరి పునఃపునరితి పునః పునః ఇస్మాత్ తస్మాన్ నిర్గృహ్ణాది నిర్గృహ్ణాది చక్షు నిర్గృహ్ణాదిని గృహ్ణాది చక్షుర్వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య ఉఖ్యస్తస్మాత్ తస్మాదుఖ్యం ఉఖ్యగం హృతం హృతకం సోమాహ సోమా అన్వాయంతి అన్వాయంతి తస్మాత్ అన్వాయంతీత్యనువాయంతి తస్మాదాత్మా ఆత్మా చక్షు చక్షురును అన్వేతి ఏదిస్మాత్ తస్మాదేకం ఏకం యంతం యంతం బహవ బహవోను అనుయంతి యంతి తస్మాత్ తస్మాదేక ఏకో బహూనా బహూనా భద్ర భద్రో భవతి భవతి తస్మాత్ తస్మాదేక ఏకో బహ్వీ బహ్వీర్జాయా జాయా విందే విందే నది ఇది కామయేత కామయేతాధ్వర్యో అధ్వర్యురాత్మానం ఆత్మానం యజ్ఞైషసేన యజ్ఞైషసేన అర్పయేయం యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయేయమితి ఇత్యంతరా అంతరాహవనీయం ఆహవనీయం చ ఆహవనీయవిద్యా హవనీయం హవిర్ధానం హవిర్ధానం చ వ్యర్థానమితి హవిధానం చతిష్టన్ తిష్టన్నవ అవనయేద్ నయేదాత్మానం ఆత్మానమే ఏదయజ్ఞైషసేన యజ్ఞైషసేనార్పయతి యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయతి యది కామయేత కామయేత యజమానం యజమానం యజ్ఞైషసేన యజ్ఞైషసేనార్పయేయం యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయేయమితి ఇత్యంతరా అంతరా సర్వహవిర్ధానే సర్వహవిర్ధానే తిష్టన్ సర్వహవిర్ధానే ఇది సద హవిర్ధానే తిష్టన్నవ అవనయేద్ నయేద్యజమానం యజమానమే ఏదయజ్ఞైషసేన యజ్ఞైషసేన అర్పయతి యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయతి యది యది కామయేత కామయేత సదస్యాన్ సదస్యాన్ యజ్ఞైషసేన యజ్ఞైషసేన అర్పయేయం యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయేయమితి ఇది సద సద ఆలభ్య ఆలభ్యావ ఆలభ్యేభ్యాలభ్య అవనయేద్ అనేత్సదస్యాన్ సదస్యానేవ ఏవేజ్ఞైషసేన యజ్ఞైషసేన అర్పయతి యజ్ఞైషసేనేతి యజ్ఞైషసేన అర్పయతీత్యర్పయతి ఆయుర్వై వా ఏతద్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేద్ యద్ధ్రువ ధ్రువ ఉత్తమ ఉత్తమం గ్రహాణా ఉత్తమైత్యుతమ గ్రహాణా దృశ్యతే దృశ్యతే తస్మాత్ తస్మాదాయు ఆయు ప్రాణానా ప్రాణానాముత్తమం ప్రాణానామి ప్రాణానా ఉత్తమం మూర్ధానం ఉత్తమమిత్యుతమం మూర్ధానం దివ ఇవో అరతి అరతిం పృథివ్యా పృథివ్యా ఇహ ఆహమూర్ధానం మూర్ధానమే ఏైనం ఏనకం సమానానా సమానానా కరోతి కరోతి వైశ్వానరం వైశ్వానరమృతాయ వృతాయ జాతం జాతమగ్ని అగ్నిమిది ఇహ ఆహ వైశ్వానరం వైశ్వానరగం హి దేవతయాయు ఆయుర్భయతో వైశ్వానర ఉభయతో వైశ్వానరో దృశ్యతే ఉభయతో వైశ్వానరైత్యుభయత వైశ్వానర దృశ్యతే తస్మాత్ తస్మాద్భయద ఉభయత ప్రాణా ప్రాణా అధస్తాత్ ప్రాణాది ప్రాణా అధస్తాచ్చోపరిష్టాద్ ఉపరిష్టాచ్చార్ధిన అర్ధినోన్యే అన్యే గ్రహా గ్రహా దృశ్యంతే దృశ్యంతే అర్ధీ అర్ధీ ధ్రువ ధ్రువస్తస్మాత్ తస్మాదర్ధీ అర్ధ్యవాన్ అవాన్ ప్రాణ ప్రాణోన్యేషా ప్రాణైషాణ అన్యేషాం ప్రాణానా ప్రాణానాముపోప్తే ప్రాణానామి ప్రాణానా ఉపోప్తేన్యే ఉపోప్తైత్యుపాప్తే అన్యే గ్రహా గ్రహా సాధ్యంతే సాధ్యంతేనుపోప్తే అనుపోప్తే ధ్రువ అనుపోప్తైత్యనుపాప్తే ధ్రువస్తస్మాద్ తస్మాదస్నా అస్నాన్యా అన్యా ప్రజా ప్రజా ప్రతిష్టంది ప్రజా ప్రాజా ప్రతిష్టంది మాగంసేన ప్రతిష్టంది ప్రతిష్టంది మాగంసేనా అన్యాసురా అసురా వై వారుత్తరద ఉత్తరద పృథివీం ఉత్తరదైతరద పృథివీం పర్యాచికీర్షన్ పర్యాచికీర్షన్ తాం పర్యాచికీర్షన్నిజి పరి ఆచికీర్షన్ తాం దేవా దేవాధ్రువేణ ధ్రువేణాగృంహన్ నృగుంహన్ తద్ తద్ధ్రువస్ ధ్రువస్ ధ్రువత్వం ధ్రువత్వం యద్ ధ్రువత్వమిది ధ్రువత్వం యద్ధ్రువ ధ్రువోత్తరద ఉత్తరద సాధ్యతే ఉత్తరదైతరద సాధ్యతే ధృత్యై ధృత్యాయు ఆయుర్వై వా ఏతద్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేద్ యద్ధ్రువ ధ్రువ ఆత్మా ఆత్మా హోతా హోతాయద్ యద్ధోదృశమసే హోదృశమసే ధ్రువం ఓదృశమసైతి హోదృశమసే ధ్రువమవనయతి అవనయత్యాత్మన్ అవనయతీత్యవానయతి ఆత్మన్నేవ యజ్ఞస్య యజ్ఞస్యాయు ఆయుర్దధాది దాది పురస్తాద్ పురస్తాదుక్షస్య వృక్షస్యావనీయ అవనీయైతి అవనీయనిత్యవానీయ ఇత్యాహో ఆహు పురస్తాద్ పురస్తాద్ధి శాయుష ఆయుషో భుంతే భుంతే మధ్యద మధ్యతోవనీయ అవనీయైతి అవనీయైత్యవానీయ ఇత్యాహో ఆహుర్మధ్యమేన మధ్యమేన హి శాయుష ఆయుషో భుంతే భుంత ఉత్తరార్ధే ఉత్తరార్ధే వనీయ ఉత్తరార్ధైత్యుత్తరార్ధే అవనీయై అవనీయైత్యవానీయ ఇత్యాహో ఆహురుత్తమేన ఉత్తమేన హి ఉత్తమేనేత్యుత్తమేన శాయుష ఆయుషో భుంతే భుంతే వైశ్వదేవ్యాం వైశ్వదేవ్యాం రుచి వైశ్వదేవ్యామిది వైశ్వదేవ్యాం రుచి శస్యమానాయాం శస్యమానాయామవ అవనయతి నయతి వైశ్వదేవ్య వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్యైతి వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా ప్రజాసు ప్రజాది ప్రజా ప్రజాస్వే ప్రజాస్విది ప్రజాసు ఏవాయు ఆయుర్దధాది దాదీతి దాది యజ్ఞేన వై వై దేవా దేవాసువర్గం స్వర్గం లోకం సువర్గమితి సుభాగం లోకమాయన్ ఆయంతే హే మన్యంద మన్యంద మనుష్యా మనుష్యాన నోన్మా భవిష్యంతి అన్మా భవిష్యంతీతి అన్మా భవిష్యంతీమా భవిష్యంతి ఇది తే సంవత్సరేణ సంవత్సరేణ యోపయిత్వా సంవత్సరేణేతి సంవత్సరేణ యోపయిత్వా సువర్గం సువర్గం లోకం సువర్గమితి సుభాగం లోకమాయన్ ఆయంతం తామృషయ ఋషయృగ్రహై ఋతగ్రహైరేవ ఋతగ్రహైరి ఋతగ్రహై ఏవాను తను ప్రజానన్ అజానయత్గ్రహా ఋతగ్రహా దృశ్యంతే ఋతగ్రహాగ్రహా దృశ్యంతే సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేతి సువహాగస్ లోకస్ ప్రజ్ఞాతి ప్రజ్ఞాతి ద్వాదశ ప్రజ్ఞాత్యాది ప్రజ్ఞాతి ద్వాదశ దృశ్యంతే దృశ్యంతే ద్వాదశ ద్వాదశమాసా మాస సంవత్సర సంవత్సర సంవత్సరస్ సంవత్సర సంవత్సర సంవత్సరస్ ప్రజ్ఞాద్వి సంవత్సరస్వేతి సంవత్సరస్ ప్రజ్ఞాద్వి సహ ప్రజ్ఞాచారి ప్రజ్ఞాద్వి సహ ప్రథమో ప్రథమో వృష్యేతే వృష్యేతే సహ వృష్యేతే ఇది వృష్యేతే సహోత్తమౌ ఉత్తమౌ తస్మాత్ ఉత్తమావిద్యుతమౌ తస్మాద్వౌ ద్వౌ ద్వౌ ద్వా ఋతౌ ద్వౌ ద్వా విద్వౌ ద్వౌ ఋతౌ ఉభయతోముఖం ఋతో విద్రుతౌ ఉభయతోముఖం ఋతుపాత్రం ఉభయతోముఖమిభయత ముఖం ఋతుపాత్రం భవతి ఋతుపాత్రమిత్యుతో పాత్రం భవతి కో హి తత్ తద్వేద వేదయత యత ఋతూనాం ఋతూనాం ముఖం ముఖమృతునా ఋతునా ప్ర ప్రేష్య ఇష్యేతి ఇది షడ్ షడ్కృత్ కృత్ ఆహ ఆహ షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతూన్ ఋతూనేవ ఏ ప్రీణాతి ప్రీణాతృతుభి ఋతుభిరి ఋతుభిరితృతుభి ఇది చతుశ్చతుష్పద చతుష్పద చతుష్పదైతి చతుపద ఏ పశూన్ పశూన్ ప్రీణాతి ప్రీణాతిద్భి పున పునరుతునా ఋతునాహ ఆహ ద్విపద ద్విపద ద్విపదైతి ద్విపద ఏ ప్రీణాది ప్రీణాతృతునా ఋతునా ప్ర ప్రేష్య ఇష్యేతి ఇది షడ్ షట్కృత్వ కృత్వ ఆహ ఆహర్తుభిః ఋతుభిరిది ఋతుభిరిత్రుతోభిః ఇది చతుః చతుస్తస్మాత్ తస్మాచ్చతుష్పాదః చతుష్పాదః పశవః చతుష్పాద ఇది చతుః పాదః పశవ ఋతూన్ ఋతూనుప ఉపజీవంతి జీవంతి ద్విః నిః పునః ఉదరృతునా ఋతునాః ఆహ తస్మాత్ తస్మాద్విపాదః ద్విపాదశ్చతుష్పదః ద్విపాదైరి ద్వీపాదః చతుష్పదః పశూన్ చతుష్పదైరి చతుపదః పశూనుప ఉపజీవంతి జీవం ఋతునా ఋతునా ప్ర ప్రేష్య ఇష్యేతి ఇది షట్ షట్కృత్వ కృత్వ ఆహ ఆహర్తుభిః ఋతుభిరిది ఋతుభిరిత్రిలోభిః ఇది చతుః చతుర్భిః ద్విః పునః పునరుతునా ఋతునాః ఆహాక్రమణం ఆక్రమణమేవ ఆక్రమణమిద్యాక్రమణం ఏ తత్సేతుం సేతుం యజమాన యజమాన కృతే కృతే సువర్గస్ సువర్గస్ లోకస్ స్వర్గస్ సువహాగస్ లోకస్ సమష్టి సమష్టిన సమష్ట్యా సమష్టి నాన్య అన్యోన్యం అన్యమను అను ప్ర ప్రపద్యేత ప్రపద్యేత యదన్య అన్యోన్యం అన్యమను ప్రపద్యేత అను ప్రపద్యేతర్తు అను ప్రపద్యేతేతిరో ప్రపద్యేత ఋతురుతుం ఋతుమను అను ప్ర ప్రపద్యేత ప్రద్యేతర్తవ ఋతవో మోహుకా మోహుకా స్యు స్యు ప్రసిద్ధం ప్రసిద్ధమేవ ప్రసిద్ధమిది ప్రసిద్ధం ఏవాధ్వర్యు అధ్వర్యుర్దక్షిణేన దక్షిణేన ప్ర ప్రపద్యతే పద్యతే ప్రసిద్ధం ప్రసిద్ధం ప్రతిప్రస్థాత ప్రసిద్ధమిది ప్రసిద్ధం ప్రతిప్రస్థాతోత్తరేణ ప్రతిప్రస్థాతేది ప్రతిప్రస్థాత ఉత్తరేణ తస్మాత్ ఉత్తరేణేత్యుతరేణ తస్మాదాదిత్య ఆదిత్యషడ్ షణ్మాస మాసో దక్షిణేన దక్షిణేనైతి ఏది షడ్ షడుత్తరేణ ఉత్తరేణోపయామగృహీత ఉత్తరేణేద్విదోతరేణ ఉపయామగృహీతోసి ఉపయామగృహీతమాగృహీత అసి సగం సర్ప సగం సర్పోసి సగం సర్పైతి సంసర్ప అస్సంహస్పత్యాయ అగంహస్పత్యాయ అగంహస్పత్యాయేత్యగంహస్పత్యాయ స్వేతి ఇత్యాహ ఆహాస్తి అస్తి త్రయోదశ త్రయోదశో మాస త్రయోదశ ఇది త్రయ దశ మాస ఇది ఇత్యాహో ఆహుస్తం తమేవ ఏ తత్ీణాది ప్రీణాదీతి ప్రీణాది స్వర్గాయ వై స్వర్గాయేతి సువహాగాయ వా ఏతే లోకాయ లోకాయ దృశ్యంతే దృశ్యంతే యత్ యదృగ్రహా ఋతుగ్రహా జ్యోతి ఋతుగ్రహాగ్రహా జ్యోతిరింద్రాణీ ఇంద్రాణీ యత్ ఇంద్రాణీ ఇది ఇంద్రాణీ యదైంద్రాగ్నం ఐంద్రాగ్నం ఋతుపాత్రేణ ఐంద్రాగ్నమిైంద్రాగ్నం ఋతుపాత్రేణ గృహాది ఋతుపాత్రేణేంద్రుతో పాత్రేణ గృహాది జ్యోతి జ్యోతిరేవ ఏవాస్మై అస్మా ఉపరిష్టాద్ ఉపరిష్టాద్ది దాది సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేది సువహాగస్ లోకస్యానుఖ్యాద్ది అనుఖ్యాత్యా ఓజోభృతౌ అనుఖ్యాత్యానుఖ్యాద్ది ఓజోభృతౌ వై ఓజోభృతాదిత్యోజాభృతౌ వా ఏతౌ ఏతౌ దేవానా దేవానాయుదింద్రాగ్నీ ఇంద్రాగ్నీయత్ ఇంద్రాగ్నీ ఇంద్రాగ్నీ రైంద్రాగ్న ఐంద్రాగ్నో దృశ్యతే ఐంద్రాగ్నైంద్రాగ్న దృశ్యత ఓజ ఓజ ఏవా అవరుంధే రుంధే వైశ్వదేవం వైశ్వదేవం శుక్రపాత్రేణ వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్య వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా అసౌ ప్రజా ఇది ప్రజా అసావాదిత్య ఆదిత్య శుక్ర శుక్రో యద్వైశ్వదేవం వైశ్వదేవం శుక్రపాత్రేణ వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాది తస్మాత్ తస్మాదసౌ అసావాదిత్య ఆదిత్య సర్వా సర్వా ప్రజా ప్రజా ప్రత్యం ప్రజా ఇది ప్రజా ప్రత్యం ఉదేతి ఏది తస్మాత్ తస్మాత్సర్వ మన్యతే మన్యతే మాం మాం ప్రతి ప్రత్యుత్ ఉదగాద్ అగాది ఇది వైశ్వదేవం వైశ్వదేవం శుక్రపాత్రేణ వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్య వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజాస్తేజ ప్రజా ఇది ప్రజా తేజశుక్ర శుక్రోయత్వైశ్వదేవం వైశ్వదేవం శుక్రపాత్రేణ వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాది ప్రజాసు ప్రజాస్వే ప్రజాశ్రుతి ప్రజాసు తేజ తేజో దాది దాతీతి దాది ఇంద్రో మరుద్భి మరుద్భ్యసాంవిద్యేన మరుద్భ్యరితి మరుతోర్భి సాంవిద్యేన మాధ్యంజనే సాంవిద్యేనేది సాంవిద్యేన మాధ్యంజనే సవనే సవనే వృత్రం వృత్రమహన్ అహనయత్ యన్మాధ్యం దినే మాధ్యం దినే సమనే సమనే వృత్వీయా వృత్వీయా దృశ్యంతే దృశ్యంతే వార్త్రఘ్నా వార్త్రఘ్నా వార్త్రఘ్నా ఇది వార్త్రఘ్నా దేవతే యజమానస్ యజమానస్ దృశ్యంతే దృశ్యంతే తస్య వృత్రం వృత్రం జఘ్నుష జఘ్నుష ఋతవ ఋతవో ముష్యన్ ముష్యాన్ సహ సరుదుపాత్రేణ ఋతుపాత్రేణ మరుత్వీయాన్ ఋతుపాత్రేణేత్రుపాత్రేణ మరుత్వీయాన్ గృహ్ణాత్ గృహ్ణాత్త తో వై వై సహ సరతోన్ రతోన్ రాజానాద్ అజానాద్యత్పాత్రేణ ఋతుపాత్రేణ మరుత్వీయా ఋతుపాత్రేణేత్రుపాత్రేణ మరుత్వీయా దృశ్యంతే దృశ్యంత ఋతూనా ఋతూనా ప్రజ్ఞాద్రి ప్రజ్ఞాద్యై వజ్రం ప్రజ్ఞాద్యాది ప్రజ్ఞాద్రి వజ్రం వై వా ఏతం ఏతం యజమాన యజమానో భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్ర ప్రహరతి హరతి యన్మరుత్వీయా మరుత్వీయావత్ ఉదేవ ఏ ప్రథమేణ ప్రథమేణ యచ్చతి యచ్చతి ప్ర ప్రహరతి హరతి ద్వితీయేన ద్వితీయేన స్తృణతే స్తృణతే తృతీయేన తృతీయేనాయుధం ఆయుధం వై వా ఏతత్ ఏతద్యజమాన యజమానస్సం సర్గస్కృతే కురుతేరిత్ యన్మరుత్వీయాహ మరుద్వీయా ధయో ధనురేవ ఏ ప్రథమ ప్రథమోజ్యా ద్వితీయ ద్వితీయ ఇషు ఇషుస్తృతీయ తృతీయస్పృతి ప్రత్యేవ ఏ ప్రథమేన ప్రథమేణ సత్తే సద్దేవి విసృజతి సృజతి ద్వితీయేన ద్వితీయేన విధ్యతి విధ్యతి తృతీయేన తృతీయేనేంద్ర ఇంద్రో వృత్రం వృత్రకం హత్వా హత్వా పరాం పరాం పరావతం పరావతమగచ్చత్ పరావతమితి పరావతం అగచ్చదప అపారాధం అరాధమితి ఇది మన్యమాన మన్యమానస్ స హరిద హరితోభవత్ అభవత్స స ఏతాన్ ఏతాన్ మరుద్వీయాన్ మరుద్వీయానాత్మస్మరణాన్ ఆత్మస్మరణానపశ్యత్ ఆత్మస్మరణాదిత్యాత్మస్మరణాన్ అపశ్యత్తాన్ తానగృహీత అగృహీత ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏ ప్రథమేన ప్రథమేనాస్పృణత అస్పృణదాపానం అపానం ద్వితీయేన అపానమిత్యపానం ద్వితీయేనాత్మానం ఆత్మానం ద్వితీయేన తృతీయేనాత్మస్మరణా ఆత్మస్మరణా వై ఆత్మస్మరణా ఇత్యాత్మస్మరణా వా ఏతే ఏతే యజమానస్ యజమానస్ దృశ్యందే దృశ్యందేత్ యన్మరుత్వీయా మరుత్వీయా ప్రాణం ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏ ప్రథమేన ప్రథమేణ స్పృణతే స్పృణతే పానం అపానం ద్వితీయేన అపానమితి పానం ద్వితీయేనాత్మానం ఆత్మానం తృతీయేన తృతీయేనేంద్ర ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహంతం సందేవా దేవా అబ్రువన్ అబ్రువన్ మహాన్ మహాన్ వై వా అయమ్ అయమభూత్ అభోజ్య యో వృత్రం వృత్రమవధీత్ అవధీరితి ఇది తత్ తన్మహేంద్రస్ మహేంద్రస్ మహేంద్రత్వం మహేంద్రస్యేతి మహాంద్రస్ మహేంద్రత్వం సహ మహేంద్రత్వమితి మహేంద్రత్వం స ఏతం ఏతం మాహేంద్రం మాహేంద్రముద్ధారం మాహేంద్రమితి మహాంద్రం ఉద్ధారమత్ ఉద్ధారమిత్యుదహారం ఉదహరద అహరద రుద్రం రుద్రకం హత్వా హత్వాన్యాసు అన్యాసు దేవతాసు దేవతాస్వధి అధియత్ ఇన్మాహేంద్ర మాహేంద్రో దృశ్యతే మాహేంద్రైతి మాహాంద్ర దృశ్యత ఉద్ధారం ఉద్ధారమేవ ఉద్ధారమిత్యుదహారం ఏవతం సంయజమాన యజమానవత్ ఉద్ధరతే హరతేన్యాసు అన్యాసు ప్రజాసు ప్రజాస్వధి ప్రజాస్వజి ప్రజాసు అది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాది యజమానదేవత యజమానదేవత్యో వై యజమానదేవత్యైతి యజమానదేవత్య వైమాహేంద్ర మాహేంద్రస్తేజ మాహేంద్రైతి మాహాంద్ర తేజశుక్ర శుక్రయన్మాహేంద్రం మాహేంద్రగం శుక్రపాత్రేణ మాహేంద్రమితి మాహాంద్రం శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాతి యజమానే యజమాన ఏ తేజ తేజో దాది దాదీతి దాది అది పుత్రకామా పుత్రకామా సాధ్యేభ్య పుత్రకామేతి పుత్రకామా సాధ్యేభ్యో దేభ్య దేభ్యో బ్రహ్మోదనం బ్రహ్మోదనమపచత్ బ్రహ్మోదనమితి బ్రహ్మోదనం అపచద్వస్తై తస్యావచ్చేషణం ఉచ్చేషణమదదు ఉచ్చేషణమిత్యుదశేషణం అదదుస్తద్ తద్ర ప్రాశ్నాత్ ఆశ్నాత్ సారేత రేతో సత్త అసద్దస్యై తస్యై చద్వార చర ఆదిత్యా ఆదిత్యా అజాయంత అజాయంత సాద్వితీయం ద్వితీయమపచత్ అపచత్ సామన్యత అమన్యతోచ్చేషణాత్ ఉచ్చేషణాన్మే ఉచ్చేషణాదిత్యుదశేషణాద్ మహిమే ఇమే జ్ఞత అజ్ఞతయత్ యదగ్రే అగ్రే ప్రాశిష్యామి ప్రాశిష్యామీత ప్రాశిష్యామీతి ప్రాశిష్యామి ఇతో మే మే వసీయాగుంస వసీయాగుంసో జనిష్యంతే జనిష్యంత ఇది సా సాగ్రే అగ్రే ప్రాశ్నాద్ ఆశ్నాత్ సారేత రేతో దత్త అసద్దతస్యై తస్యై వ్యర్థం వ్యర్థమాండం వ్యర్థమితి వీర్థం ఆండమజాయత అజాయత సాదిత్యేభ్య ఆదిత్యేభ్యవ తృతీయం తృతీయమవచత్ అపజద్భోగాయ భోగాయ మే మయిదం ఇదగ్రశ్రాంతం శ్రాంతమస్సు అస్తి ఇది తే బ్రువన్ అబ్రువన్వరం వరం వృణామహై వృణామహయ్య యోత అథో జాయాతై జాయాత అస్మాకం అస్మాకంస సేక ఏకోవస్ అసద్యోస్ అస ప్రజాయాం ప్రజాయాృద్ధ్యాతై ప్రజాయాజిగ్రాజాయాం విధ్యాత అస్మాకం అస్మాకం భోగాయ భోగాయ భవాద్ భవాదితి అథో వివస్వాన్ వివస్వానాదిత్య ఆదిత్యోజాయత ప్రజాయుస్ తస్య వై వా ఇయమ్ ఇయమ్ ప్రజా ప్రజాయత్ అన్యే మనుష్యాస్తాసు తాస్వేక ఏక ఏవర్ధోయ యోజతే యజతే సహ స దేవానా దేవానా భోగాయ భోగాయ భవతి భవతి దేవా దేవా వై వై యజ్ఞాత్ యజ్ఞాద్రుద్రం రుద్రమంత అంతరాయన్ ఆయంత ఆదిత్యాన్ ఆదిత్యానన్వాక్రమత అన్వాక్రమతే అన్వాక్రమతేనో ఆక్రమత తే ద్విదేవత్యాన్ ద్వేవత్యాన్ ప్ర ద్వేవత్యానిది ద్వే దేవత్యాన్ ప్రాపద్యంత అపర్యంతతాన్ తాన్న న ప్రతి ప్రతి ప్రాయచ్ఛన్ అయచ్చన్ తస్మాద్ తస్మాదతి అభివధ్యం పధ్యం ప్రపన్నం ప్రపన్నం న ప్రపన్నమిది ప్రాపన్నం న ప్రతి ప్రతి ప్రయచ్చంది యచ్చంది తస్మాద్ తస్మాద్దిదేవత్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్య ఆదిత్యోని నిర్గృశ్యతే దృశ్యతే యదుచ్చేషణాద్ ఉచ్చేషణాదజాయంత ఉచ్చేషణాదిత్యుదశేషణాద్ అజాయంత తస్మాద్ తస్మాదుచ్చేషణాద్ ఉచ్చేషణాద్దృశ్యతే ఉచ్చేషణాదిత్యుదశేషణాద్ దృశ్యతే ఇసృభిర్ఋగ్భిర్గృహాది ఋగ్భిర్దృగర్భి గృహాది మాత మాతా పితా పుత్ర పుత్రస్త తద్మిథునం మిథునముల్బం ఉల్బం గర్భ గర్భో జరాయు జరాజిత తదేవ తన్మిథునం మిథునం పశవ పశవో వై వా ఏతేదిత్య ఆదిత్యవూర్గ్ ఊర్ధి దధి దా దా మధ్యద మధ్యద శ్రీణాది శ్రీణాత్యూర్ధం ఊర్జమేవ ఏ పశూనా పశూనాం మధ్యద మధ్యతో దాది దాదిశ్రాదంకేన శతాదంకేన మేధ్యత్వాయ శతాదంకేనేది శత ఆదంకేన మేధ్యత్వాయ తస్మాత్ మేధ్యర్వాయర్మేధ్యాయ తస్మాదామా ఆమా పక్వం పక్వం దృహే దృహే పశవ పశవో వై వాదిత్య ఆదిత్యస్పరిశ్రుత్య పరిశ్రుత్య గృహ్ణాది పరిశ్రుత్యేది పరిశ్రుత్య గృహ్ణాది ప్రతిరుధ్య ప్రతిరుధ్యైవ ప్రతిరుధ్యేది ప్రతిరుధ్య ఏవాస్మై అస్మై పశూన్ పశువన్ గృహ్ణాది గృహ్ణాది పశవ పశవో వై వాదిత్య ఆదిత్యదేశ రుద్ర రుద్రోయత్ యదగ్ని అగ్నిస్పరిశ్రుత్య పరిశ్రుత్య గృహ్ణాది పరిశ్రుద్యేది పరిశ్రుత్య గృహ్ణాది రుద్రాద్ రుద్రాదేవ ఏ పశూన్ పశూనంత అంతర్దధాది దాద్ేష వై వై వివస్వాన్ వివస్వానాదిత్య ఆదిత్యోయత్ యదుపాగుంసవన ఉపాగుంసవన సహ ఉపాగుంసవన ఇుపాగుంసో సవన సేతం ఏతమే ఏ సోమపీఠం సోమపీఠం పరి సోమపీఠమిది సోమాపీఠం పరిషయే శయా ఆతృతీయసవనాద్ తృతీయసవనాద్వస్వ తృతీయసవనాది తృతీయాసవనాద్ ఇవస్వ ఆదిత్య ఆదిత్యైష ఏషతే ఏ సోమపీఠ సోమపీఠైతి సోమపీఠైతి సోమాపీఠ ఇద్యాహ ఆహరివస్వందం ఇవస్వందమే ఏవాదిత్యం ఆదిత్యకం సోమపీఠేన సోమపీఠేన సమ్ సోమపీఠేనేది సోమాపీఠేన సమర్థయతి అర్థయతి యా దివ్యా దివ్యావృష్టి వృష్టిస్తయా తయా శ్రేణామి శ్రేణామీతి వృష్టికామస్ వృష్టికామస్ శ్రేణీయాద్ వృష్టికామస్వృష్టికామస్ శ్రేణీయాద్వృష్టి వృష్టిమే హేవావ అవరుంధే రుంధేది ఇది తాజగ్ తాజగ్ ప్రస్కందే ప్రస్కందేద్వరుషుక ప్రస్కందేది ప్రాస్కందేద్ వరుషుక పర్జన్య పర్జన్య సద్ సద్ది ఎది క్షీరం క్షీరమవరుషుక అవరుషుకో నారయతి సాధయత్ప్రసన్నాద్ ప్రసన్నాద్ధి హి ప్రజా ప్రజా ప్రజాయందే ప్రజాయిద్రాజా ప్రజాయందేన ప్రజాయందైరి ప్రజాయందే నానౌ అనువషట్ అషట్ కరోతి కరోతి యదనువషక్ కురయాద్ అనువషక్ కురయాద్రుద్రం అనువషక్ కురయాదిత్యనువషక్ కురయాద్ రుద్రం ప్రజా ప్రజా అన్వవసృజేద్ ప్రజాయి ప్రజా అన్వవసృజేన్న అన్వవసృజేదిత్యనో అవసృజేద్ నూత్వా హుత్వానో అన్వీక్షేత ఈక్షేతయత్ యదన్వీక్షేత అన్వీక్షేతచక్షు అన్వీక్షేతేత్యనో ఈక్షేత చక్షురస్య అస్య ప్రమాయుగం ప్రమాయుగ్న సద్ ప్రమాయుగమితి ప్రామాయుగం సద్ తస్మాన్న నాన్వీక్ష్య అన్వీక్ష్యనో ఈక్ష్య అంతర్యామపాత్రేణ సావిత్రం అంతర్యామపాత్రేణేంద్రంతర్యామపాత్రేణ సావిత్రమాగ్రేణాద్ ఆగ్రేణాద్ గృహ్ణాది గృహ్ణాది ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరి ప్రజాపతి వాష యదాగ్రయణ ఆగ్రయణ ప్రజానాం ప్రజానాం ప్రజననాయ ప్రజానామిది ప్రజానాం ప్రజననాయన ప్రజననాయేది ప్రజననాయ నసాదయతి సాదయత్ప్రసన్నాద్ అసన్నాద్ధి హి ప్రజా ప్రజా ప్రజాయందే ప్రజాయి ప్రజా ప్రజాయందేన ప్రజాయందైరి ప్రజాయందే నాను అనువషట్ అషట్ కరోతి కరోతి యత్ యదనువషట్ కురయాద్ అనువషట్ కురయాద్రుద్రం అనువషట్ కురయాదిత్యనువషట్ కురయాద్ రుద్రం ప్రజా ప్రజా అన్వవసృజేత్ ప్రజా ఇది ప్రజా అన్వవసృజేదేష అన్వవసృజేదిత్యనో అవసృజేత్ ఏష వై వై గాయత్ర గాయత్రో దేవానా దేవానాయుత్సవిత సవితైష గాయత్రియై గాయత్రియై లోకే లోకే దృశ్యతే దృశ్యతేద్రయణ ఆగ్రయణో యత్ ఇదంతర్యామపాత్రేణ అంతర్యామపాత్రేణ సావిత్రం అంతర్యామపాత్రేణేంతర్యామపాత్రేణ సావిత్రమాగ్రయణాద్ ఆగ్రయణాద్ గృహ్ణాది గృహ్ణాది స్వాద్ స్వాదేవ ఏనం ఏనం యోనే యోనేర్ని నిర్గృహ్ణాది గృహ్ణాది విశ్వే విశ్వే దేవా దేవాస్త్రీరం తృతీయకం సవనం సవనన్న నోద్ ఉదయచ్చన్ అయచ్చందే ఏ సవితారం ప్రాతస్సవనభాగం ప్రాతస్సవనభాగం సంతం ప్రాతస్సవనభాగమితి ప్రాతస్సవనభాగం సంతం తృతీయసవనం తృతీయసవనమభి తృతీయసవనమితి తృతీయాసవనం అభివరి పర్యనయన్ అనయంతత తతో వై వైతే తే తృతీయం తృతీయకం సవనం సవనముత్ ఉదయచ్చన్ అయచ్చనయత్ యత్తృతీయసవనే తృతీయసవనే సావిత్ర తృతీయసవన ఇది తృతీయాసవనే సావిత్రో దృశ్యతే దృశ్యతే తృతీయస్ తృతీయస్ సవనస్ సవనస్ోద్యుత్తి ఉద్యుత్తి సవితృపాత్రేణ ఉద్యత్యాదిత్యుదయుద్ధి సవితృపాత్రేణ వైశ్వదేవం సవితృపాత్రేణేతి సవితృపాత్రేణ వైశ్వదేవం కలశాత్ వైశ్వదేవమితి వైశ్వదేవం కలశాద్ గృహ్ణాతి గృహ్ణాది వైశ్వదేవ్య వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్య వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా వైశ్వదేవ ప్రజా ప్రజా వైశ్వదేవ కలశ వైశ్వదేవైతి వైశ్వదేవ కలశ సవిత సవిత ప్రసవానా ప్రసవానాశే ప్రసవానామిది ప్రసవానా ఈశేయత్సవితృపాత్రేణ సవితృపాత్రేణ వైశ్వదేవం సవితృపాత్రేణేతి సవితృపాత్రేణ వైశ్వదేవం కలశాద్ వైశ్వదేవమితి వైశ్వదేవం కలశాద్ గృహ్ణాతి గృహ్ణాతి సవితృప్రసూత సవితృప్రసూత సవితృప్రసూత ఇది సవితృప్రసూత ఏవాస్మై అస్మై ప్రజా ప్రజాస్ప్ర ప్రజాది ప్రజా ప్రజనయతి జనయతి సోమే సోమే సోమం సోమోభి అభిగృహ్ణాతి గృహ్ణాతి రేత రేతయేవ ఏ తద్ తద్ధాది దాది సుశర్మా సుశర్మాసి సుశర్మేతి సుశర్మా అసి సుప్రతిష్టాన సుప్రతిష్టాన సుప్రతిష్టాన సో ప్రతిష్టాన ఇత్యాహ ఆహ సోమే సోమే హి సోమం సోమమభిగృహ్ణాది అభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యై అభిగృహ్ణాదీత్యభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యాేతస్మిన్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఏతస్మిన్ వై వా అపి అవిగ్రహే గ్రహే మనుష్యేభ్య మనుష్యేభ్యో దేభ్య దేభ్య పితృభ్య పితృభ్య క్రియతే పితృభ్యేతి పితృభ్య క్రియతే సుశర్మా సుశర్మాసి సుశర్మేతి సుశర్మా అసి సుప్రతిష్టాన సుప్రతిష్టాన సుప్రతిష్టాన సో ప్రతిష్టాన ఇత్యాహ ఆహ మనుష్యేభ్య మనుష్యేభ్యదేవ ఏవైతేన ఏతేన కరోతి కరోతి బృహద్ బృహదిది ఇత్యాహ ఆహ దేవేభ్య దేవేభ్యదేవ ఏవైతేన ఏతేన కరోతి కరోతి నమః నమ ఇది ఇత్యాహ ఆహ పితృభ్య పితృభ్యదేవ పితృభ్యైతి పితృభ్య ఏవైతేన ఏతేన కరోతి కరోత్యేతావతీ ఏతావతీరుపై వై దేవతాః దేవతాస్తాభ్య తాభ్య ఏవైనం ఏనగుం సర్వాభ్య సర్వాభ్యో గృహ్ణాది గృహ్ణాద్యేషతే తేజోని యోనిర్విశ్వేభ్య విశ్వేభ్యస్వా స్వా దేవేభ్య దేవేభ్యైతి ఇత్యాహ ఆహ వైశ్వదేవ వైశ్వదేవో హి వైశ్వదేవ ఇది వైశ్వదేవ హ్యేష ఇత్యేష ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వా ఏష యదుపాగుంశు ఉపాగుంశుర్యత్ ఉపాగుంశుర్చుపాగుంశు యదుపాగుంశుపాత్రేణ ఉపాగుంశుపాత్రేణ ప్రథమ ఉపాగుంశుపాత్రేణేతి పాగుంశుపాత్రేణ ప్రథమశ్చ సోత్తమ ఉత్తమశ్చ ఉత్తమ ఇత్యుతమ షడ్గ్రహో గ్రహో గృహ్యతే గృహ్యతే ప్రాణం గృహ్యతే ఇది గృహ్యతే ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాను అను ప్రయంతి ప్రయంతి ప్రాణం ప్రయంతేది ప్రాయంతి ప్రాణమను ప్రాణమిది ప్రాణం అనూద్ ఉజ్జయంతి ఎంతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరి ప్రజాపతి వాషయద్రయణ ఆగ్రయణ ప్రాణ ప్రాణముపాగుంశు ప్రాణయతి ప్రాణ ఉపాగుంశు పత్నీ ఉపాగుంశురిపాగుంశు పత్నీ ప్రజా ప్రజాస్ప్ర ప్రజాది ప్రజా ప్రజనయంతి జనయంతి యదుపాగుంశుపాత్రేణ ఉపాగుంశుపాత్రేణ పాత్నీవతం ఉపాగుంశుపాత్రేణేత్యుపాగుంశుపాత్రేణ పాత్నీవతమాగ్రయణాద్ పాత్నీవతమితి పాత్నీవతం ఆగ్రయణాద్ గృహ్ణాది గృహ్ణాది ప్రజానాం ప్రజానాం ప్రజననాయ ప్రజానామిది ప్రజానాం ప్రజననాయ తస్మాత్ ప్రజననాయేది ప్రజననాయ తస్మాత్ ప్రాణం ప్రాణం ప్రజా ప్రాణమిది ప్రాణం ప్రజాను ప్రజాది ప్రజా ప్రజాయంతే జాయంతే దేవా దేవా వై వా ఇరయిత ఇతరితపత్నీ ఇతరితీత ఇత పత్నీ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమచిగాగుంసన్ అచిగాగుంసన్ తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకన్న న ప్రజానన్ అజానంతే తదేతం ఏకం పాత్నీవతం పాత్నీవతమపశ్యన్ ఆత్మీవతమితి పాత్నీవతం అపశ్యంతం తమగృహత అగృహత తత తో వై వై తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం ప్రజానన్ అజానయత్వాత్మీవత ఆత్మీవతో దృశ్యతే ఆత్మీవత ఇది పాత్నీవత దృశ్యతే సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ సువహాగస్ లోకస్ ప్రజ్ఞాద్యై ప్రజ్ఞాద్యై సహ ప్రజ్ఞాద్యాది ప్రజ్ఞాద్భి సోమ సోమో నాతిష్టత అతిష్టత స్త్రీభ్య స్త్రీభ్యో దృశ్యమాణ దృశ్యమాణస్తం తమ్ ఘృతం ఘృతం వజ్రం వజ్రం కృత్వాఘ్నే అర్ఘంతం తమ్ నిరింద్రియం నిరింద్రియం భూతం నిరింద్రియమితి ఇంద్రియం భూతమగృహన్ అగృహన్ తస్మాత్ తస్మాత్ స్త్రియ స్త్రియో నిరింద్రియా నిరింద్రియా అదాయాదీ నిరింద్రియా ఇంద్రియా అదాయాదీరపి అదాయాదీరిత్యదాయాదీ అపి పాపాత్ పాపాత్ పుంస పుంస ఉపస్థితరం ఉపస్థితరం వదంతి ఉపస్థితరమిుపస్థితరం వదంతి యద్ధృతేన శృతేన పాత్నీవతం పాత్నీవత్యశ్రేణాది పాత్నీవతమిది పాత్నీవతం శ్రేణాది వజ్రేణ వజ్రేణ ఏవైనం ఏనం వశే వశే కృత్వా గృహ్ణాది గృహ్ణాద్యుపజామగృహీత ఉపజామగృహీతోసి ఉపజామగృహీత ఇుపజామాగృహీత అసీతి ఇత్యాహ ఆహేయం ఇయం వై వా ఉపయామ ఉపయామస్తస్మాత్ ఉపయామ్యుపజామ తస్మాదిమాం ఇమాం ప్రజా ప్రజాను ప్రజాది ప్రజా అను ప్రజాయంతే జాయంతే బృహస్పతిసుతస్ బృహస్పతిసుతస్ బృహస్పతిసుతస్యేతి బృహస్పతిసుతస్ తది ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానా బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణ ఏవాస్మై అస్మై ప్రజా ప్రజాది ప్రజా ప్రజనయతి జనయతీందో ఇందోరి ఇందోరిందో ఇహ ఆహరేత రేతో వై వా ఇందో ఇందూరేత రేతరేవ తద్దసాది దసాదీంద్రియావ ఇంద్రియావతి ఇంద్రియావతి ఇంద్రియావ ఇహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజాది ప్రజా వా ఇంద్రియం ఇంద్రియం ప్రజా ప్రజా ప్రజాది ప్రజా ఏవాస్మై అస్మై ప్రజనయతి జనయత్యగ్నాహ ఆహాగ్ని అగ్నిర్వై వై రేతోధా రేతోధా పత్నీవ రేతోధా ఇది రేతహా పత్నీవైతి పత్నీవైతి పత్నీవ ఇహ ఆహ మిథునద్వాయ మిథునద్వాయ సజో మిథునద్వాయేతి మిథునాద్వాయ సజోర్దేవేన సజోరితి సాజో దేవేన త్వష్ట్రా త్వష్ట్రా సోమం సోమం పిబ పిబేతి ఇహ ఆహ త్వష్ట్రా త్వష్ట్రా వై వై పశూనాం పశూనాం మిథునానాం మిథునానాగం రూపకృత్ రూపకృద్రూపం రూపకృతి రూపాకృత్ రూపమేవ ఏ పశుషు పశుషు దాది దాది దేవా దేవా వై వై త్వష్టారం త్వష్టారమజిఘాగుంసన్ అజిఘాగుంసన్ సహ సపత్నీ పద్మీ ప్రాపద్యత అపద్యతం తన్న న ప్రతి ప్రతి ప్రాయచ్చన్ అయచ్చన్ తస్మాత్ తస్మాదపి అపి వధ్యం వధ్యం ప్రపన్నం ప్రపన్నం న ప్రపన్నమిది ప్రాపన్నం న ప్రతి ప్రతి ప్రయచ్చంది యచ్చంది తస్మాత్ తస్మాత్పాత్నీవతే పాత్నీవతే త్వష్ట్రే పాత్నీవత ఇది పాత్నీవతే త్వష్ట్రేతి అపి దృశ్యతే దృశ్యతే నాదయతి సాధయత్యసన్నాత్ అసన్నాద్ధి హి ప్రజా ప్రజా ప్రజాయంతే ప్రజా ఇది ప్రజా ప్రజాయంతే న ప్రజాయంత ఇది ప్రజాయంతే నాను అనువషట్ అషట్ కరోతి కరోతి యదనువషట్ కురయాద్ అనువషట్ కురయాద్ రుద్రం అనువషట్ కురయాదిత్యనువషట్ కురయాద్ రుద్రం ప్రజా ప్రజా అన్వవసృజేత్ ప్రజా ఇది ప్రజా అన్వవసృజేద్యత్ అన్వవసృజేదిత్యనో అవసృజేత్ ఎన్న నానువషక్రుయాద్ అనువషక్రుయాదశానందం అనువషక్రుయాదిత్యనువషక్రుయాద్ అశానందమగ్నీద్ అగ్నీత్ సోమం అగ్నీరిత్యగ్నీద్ సోమం భక్షయేద్ భక్షయేదుపాగుంషు ఉపాగిష్ను ఉపాగిష్విత్యుపాగుంషు అనువషట్ వషట్ కరోతి కరోతి న రుద్రం రుద్రం ప్రజా ప్రజా అన్వవసృజతి ప్రజా ఇది ప్రజా అన్వవసృజతి శాంతం అన్వవసృజతీత్యను అవసృజతి శాంతమగ్నీత్ అగ్నీత్ సోమం అగ్నీరిత్యగ్నీత్ సోమం భక్షయతి భక్షయత్యగ్నీత్ అగ్నీన్నేషు అగ్నీరిత్యగ్నీత్ నేష్టురుపస్థం ఉపస్థమా ఉపస్థమిత్యుపాస్థం ఆసీద సీదనేష్ట నేష్టపత్నీ పత్నీముదానయ ఉదానయేతి ఉదానయేత్రిభానయ ఇత్యాహ ఆహాగ్నీర్ అగ్నిరేవ అగ్నిరిత్యగ్నీత్ ఏమేష్టరి నేష్టరి రేత రేతో దాతి దాతి నేష్టా నేష్టా పత్న్యాం పత్న్యాముద్గాత్ర ఉద్గాత్రాసం ఉద్గాత్రేద్యుదుర్గాత్ర సంఖ్యాపయతి శ్యాపయతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతి వా ఏషేద్గాత ఉద్గాత ప్రజానా ఉద్గాతేద్యుదుర్గాత ప్రజానా ప్రజననాయ ప్రజానామిది ప్రజానా ప్రజననాయాప ప్రజననాయేతి ప్రజననాయ అవ ఉప ఉప ప్రవర్తయతి వర్తయతి రేత రేత ఏవత్సింసతి సింసత్యోరుణా ఊరుణోప ఉప ప్రవర్తయతి వర్తయ్యోరుణా ఊరుణా హి రేత రేత శిక్ష్యతే శిక్ష్యతే నగ్నంకృత్య నగ్నంకృత్యోరు నగ్నంకృత్యేతి నగ్నంకృత్య ఊరుముప ఉప ప్రవర్తయతి వర్తయతి యదా యదా హి హి నగ్న నగ్న ఊరు ఊరుర్భవతి భవత్యథ అథ మిథునీ మిథునీ భవతోథ అథ రేత ఏతశిచ్యతే శిచ్యతేథ అథ ప్రజా ప్రజా ప్రజా ప్రజా ప్రజాయందే జాయంత ఇది జాయందే ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహం తస్య శీర్షకపాలం శీర్షకపాలముత్ శీర్షకపాలమితి శీర్షకపాలం ఉదౌజ్యత్ ఔజ్జత్స సద్రోణకలశ ద్రోణకలశోభవత్ ద్రోణకలశ ఇది ద్రోణకలశ అభవత్తస్మాత్ తస్మాత్ సోమ సోమస్రం సమస్రవత్ అస్రవత్స సహారియోజన హారియోజనోభవత్ హారియోజనైతి హారియోజన అభవత్తం తమ్ వి యజిత్సర్ అజిగిత్తజ్జుహవాణీ జుహవాణీ మాహౌషా మితి సహ సోమన్యత అమన్యత యద్ధోష్యామి హోష్యామ్యామం ఆమగం హోష్యామి హోష్యామి యత్ యన్న నహోష్యామి హోష్యామి యజ్ఞవేషతం యజ్ఞవేషతం కరిష్యామి యజ్ఞవేషతమితి యజ్ఞవేషతం కరిష్యామీతి ఇది తమ్ తమధ్రియత అధ్రియత హోతుం హోతుపుంస సోగ్ని అగ్నిరబ్రవీత్ అబ్రవీన్న నమహి మయ్యామం ఆమగం హోష్యసి హోష్యసీతి ఇది తమ్ తంధానాభి ధానాభిరశ్రీణాద్ అశ్రీణాత్తం తగం శతం శ్రుతం భూతం భూతమజుహోత్ అజుహోద్యుత్ యద్ధానాభి ధానాభిర్హారయోజనం హారయోజనగ్రశ్రీణాతి హారయోజనమితి హారయోజనం శ్రీణాతి శ్రుతత్వాయ శ్రుతత్వాయ శ్రుతం శ్రుతత్వాయేతి శ్రుతత్వాయ శ్రుతమేవ ఏవైనం ఏనం భూతం భూతం జుహోతి జుహోతి బహ్వీభిః బహ్వీభిః శ్రీణాతి శ్రీణాత్యేతావతీ ఏతావతీరేవ ఏవాస్య తస్యామస్మిన్ అమస్మిన్ లోకే లోకే కామదుఘాః కామదుఘా భవంతి కామదుఘా ఇది కామదుఘాః భవంత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహురేతాః ఏతావై వా ఇంద్రస్య ఇంద్రస్య దృష్ణయః దృష్ణయః కామదుఘాః కామదుఘా ఇది కామదుఘా ఇది కామదుఘాః యద్ధారయోజనీః హారయోజనీరిది హారయోజనీరిది హారయోజనీః ఇది తస్మాద్ తస్మాద్ బహ్వీభిః బహ్వీభిః శ్రేణీయాద్ శ్రేణీయాద్ సామే రిక్సామే వై రిక్సామేరిత్యుక సామే వా ఇంద్రస్య ఇంద్రస్య హరీ హరీ సోమపానౌ హరీరి హరీ సోమపానౌ తయోః సోమపానామిది సోమాపానౌ తయోః పరిధయః పరిధయ ఆధానం పరిధయ ఇది పరిధయః ఆధానం యత్ ఆధానమిత్యాధానం యదప్రహృత్య అప్రహృత్య పరిధీన్ అప్రహృత్యేత్యప్రహృత్య పరిధీన్ ద్విభుజాద్ పరిధీనిది పరిధీన్ ద్విభుజాదంతరాధానాభ్యాం అంతరాధానాభ్యాం ఘాతం అంతరాధానాభ్యామిత్యంతః ఆధానాభ్యాం ఘాతం ప్రయచ్చేద్ యచ్చేద్ ప్రహృత్య ప్రహృత్య పరిధీన్ ప్రహృత్యేది ప్రహృత్య పరిధీన్ జుహోది పరిధీనిది పరిధీన్ జుహోది నిరాధానాభ్యాం నిరాధానాభ్యామేవ నిరాధానాభ్యామితి ఆధానాభ్యాం ఏ ఘాతం ఘాతం ప్రయచ్చతి యచ్చత్యున్నేత ఉన్నేత జుహోతి ఉన్నేతేత జుహోతి యాతయామా యాతయామేవ యాతయామేతి యాతయామా ఇవ హి హేతరి ఏతర్ష్యధ్వర్యు అధ్వర్య స్వగాకృత స్వగాకృతో యత్ స్వగాకృతైతి స్వగాకృత నిరధ్వర్యు అధ్వర్యుభుజాద్ విభుజాద్యథా విముక్తం విముక్తం పునః విముక్తమిది విముక్తం పునర్యునక్తి యునక్తి తాదృగ తాదృగేవ తచ్చీరిషన్ శీరిషన్నధినిధాయ అధినిధాయ జుహోతి అధినిధాయేత్యధినిధాయ జుహోతి శీర్షద శీర్షతో హి సహ సమభవత్ సమభవద్విక్రమ్య సమభవతి సమభవత్ విక్రమ్య జుహోతి విక్రమ్యేతి వీక్రమ్య జుహోతి విక్రమ్య విక్రమ్య హి విక్రమ్యేతి వీక్రమ్య ఇంద్ర ఇంద్రవృత్రం వృత్రమహన్ అహన్ సమృద్ధి సమృద్ధి పశవ సమృద్ధ్యారి సమృద్ధి పశవో వై వై హారియోజనీ హారియోజనీర్యత్ హారియోజనీరితి హారియోజనీ యత్సంభింజాద్ సంభింజాదల్పాహ సంభింజాది సంభింజాద్ అల్పాయేనం ఏనం పశవ పశవో భుంజంత భుంజంత ఉప ఉపతిష్టేరన్ నిష్టేరనిర్సంభింజాద్ సంభింజాద్ బహవ సంభింజాది సంభింజాద్ బహవ ఏనం ఏనం పశవ పశవో భుంజంత అభుంజంత ఉప ఉపతిష్టేరన్ నిష్టేరన్ మనసా మనసా సంవాసతే బాధత ఉభయం ఉభయం కరోతి కరోతి బహవ బహవ ఏవైనం ఏనం పశవ పశవో భుంజంత భుంజంత ఉప ఉపతిష్టంతే తిష్టంత ఉన్నేతరి ఉన్నేతర్యుపహవం ఉన్నేతరీద్యుదనేతరి ఉపహవమిచ్చంతే ఉపహవమిద్యుపహవం ఇచ్చంతేజ ఏవ తత్ర సోమపీత సోమపీతస్తం సోమపీత ఇది సోమాపీత తమేవ ఏవ అవరుంధతే రుంధత ఉత్తరవేద్యా ఉత్తరవేద్యాన్ని ఉత్తరవేద్యామిత్యుత్తరవేద్యా శివపది అపది పశవ పశవో వై వా ఉత్తరవేది ఉత్తరవేది పశవ ఉత్తరవేదిరిత్యుత్తరవేది పశవో హారియోజనీ హారియోజనీ పశుషు హారియోజనీరితి హారియోజనీ పశుష్వేవ ఏ పశూన్ పశూన్ ప్రతి ప్రతిష్టాపయంతి స్థాపయంతీతి స్థాపయంతి ప్రహార వై వా అను అను ప్రజా ప్రజా పశవ ప్రజాది ప్రాజా పశవ ప్రజాయంతే జాయంత ఉపాయుష్ంతర్యామౌ ఉపాయుష్ంతర్యామావజావయ ఉపాయుష్ంతర్యామాంశో అంతర్యామౌ అజావయ శుక్రామంథినో అజావయ్యదావయ శుక్రామంథినో పురుషా శుక్రామంథినాది శుక్రామంథినో పురుషా రతుగ్రహాన్ రతుగ్రహానేకశఫా రతుగ్రహానిగ్రహాన్ ఏకశఫా ఆదిత్యగ్రహం ఏకశఫా ఇత్యేకాశఫా ఆదిత్యగ్రహం గావ ఆదిత్యగ్రహమిత్యాదిత్యాగ్రహం గావ ఆదిత్యగ్రహ ఆదిత్యగ్రహో భూయిష్టాభి ఆదిత్యగ్రహ ఇత్యాదిత్యాగ్రహ భూయిష్టాభిర్ఘి దగ్భిర్గృశ్యతే దగ్భిర్జగభి దృశ్యతే తస్మాద్ తస్మాద్గావ గావ పశూనా పశూనాం భూయిష్టా భూయిష్టాయత్రిపాగుంశం ఉపాగుంశుం హస్తేన ఉపాగుంశమిపాగుంశం హస్తేన విగృహాది విగృహాది తస్మాద్ విగృహాదీతి విగృహాది తస్మాద్వౌ ద్వౌ త్రీన్ త్రీనజ అజా జనయతి జనయత్యథ అథావయ అవయో భూయసీ భూయసీ పితా పితా వై వాషయత్గ్రేణ ఆగ్రేణ పుత్ర పుత్ర కలశ కలశోయత్గ్రేణ ఆగ్రేణ ఉపదస్యేత్ ఉపదస్యేత్ కలశాత్ ఉపదస్యేదిత్యుపదస్యేత్ కలశాద్ గృహీయాద్ గృహీయాద్యథా పితా పుత్రం పుత్రం క్షిత క్షిత ఉపధావతి ఉపధావతి పాదక ఉపధావతీత్యుపధావతి పాదగే తద్యత్కలశ కలశ ఉపదస్యేత్ ఉపదస్యేదాగ్రేణాద్ ఉపదస్యేదిత్యుపదస్యేత్ ఆగ్రేణా గృహీయాద్ గృహీయాద్యథా పుత్ర పుత్ర పితరం పితరం క్షిత క్షిత ఉపధావతి ఉపధావతి తాదృగ్ ఉపధావతీత్యుపధావతి తాదృగే తదాత్మా ఆత్మా వై వా ఏష యజ్ఞేత్గ్రేణ ఆగ్రేణో యద్గ్రహ గ్రహో వా కలశ కలశో వా ఓపదస్యేత్ ఉపదస్యేదాగ్రేణాద్ ఉపదస్యేదిత్యుపదస్యేత్ ఆగ్రేణా గృహీయాద్ గృహీయాదాత్మన ఆత్మన ఏవాధి అధియజ్ఞం యజ్ఞం నిష్కరోతి కరోత్యభిజ్ఞాత అభిజ్ఞాతో వి అభిజ్ఞాతీత్యభిజ్ఞాత వాషే దృశ్యతేగ్రేణ ఆగ్రేణస్థాల్యా స్థాల్యా గృహ్ణాతి గృహ్ణాతి వాయువ్యేన ఆయువ్యేన జుహోతి జుహోతి తస్మాద్ తస్మాద్గర్భేణ గర్భేణాభిజ్ఞాన అభిజ్ఞాన బ్రహ్మ అభిజ్ఞానేద్యవీజ్ఞాన బ్రహ్మ అవభృతం బ్రహ్మేది బ్రహ్మా అవభృతమవ అవభృతమివృతం అవయంది ఇంది పరా పరా స్థాళీ ఆవేరస్యంతి ఆస్యంజిద్ ఉద్వాయవ్యాని వాయవ్యాని హరంతి హరంతిదస్మాత్ తస్మాత్ శ్రియం శ్రియం జాతాం జాతాం పరా పరాహస్యంతి అస్యంజిద్ ఉత్పమాకంసం ఉమాకంసకం హరంతి హరంతి యత్పురోరుచం పురోరుషమాహ పురోరుషమిది పురహారుచం ఆహరయత యథావస్యసే అస్య స ఆహరతి ఆహరతి తాదృగ ఆహరతీత్యాహరతి తాదృగేవ తత్ అద్యత్ యద్గ్రహం గ్రహం గృహ్ణాతి గృహ్ణాతి యథావస్యసే అస్య స ఆహృత్య ఆహృత్య ప్ర ఆహృత్యేత్యాహృత్య సాహ ఆహ తాదృగ తాదృగేవ ఏవత్ సాధ్యత్ యత్సాదయతి సాధయతి యథావస్యసే అస్య స ఉపనిధాయ ఉపనిధాయ అపక్రామతి ఉపనిధాయేత్యుపనిధాయ అపక్రామతి తాదృగ అపక్రామతీత్యపక్రామతి తాదృగేవ ఏవత్ తద్యత్ యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య సాంనా సాంనా యజుషా యజుషా క్రియతే క్రియతే శిథిలం శిథిలం తత్ సాధ్యత్ యదృషా దృషా తత్ తదృఢం దృఢం పురస్తాదుపయామాహ పురస్తాదుపయామా యజుషా పురస్తాదుపయామా ఇది పురస్తాద్ ఉపయామాహ యజుషా దృశ్యంతే దృశ్యంత ఉపరిష్టాదుపయామాహ ఉపరిష్టాదుపయామాషా ఉపరిష్టాదుపయామా ఇత్యుపరిష్టాద్ ఉపయామాహ దశా యజ్ఞస్య యజ్ఞస్య ధృత్యై ధృత్యా ఇది ధృత్యై ప్రాణ్యాని అన్యాని పాత్రాణి పాత్రాణి యుజ్యంతే యుజ్యంతేన నాన్యాని అన్యాని యాని యాని పరాచీనాని పరాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతేమం ప్రయుజ్యంతైతి ప్రాయుజ్యంతే అమమేవ ఏవతై తైర్లోకం లోకమభి అభిజయతి ఏది పరాంగ్ పరామివ ఇవ హి హ్యసౌ అసౌ లోక లోకో యాని యాని పునః పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంత ఇమం ప్రయుజ్యంతైతి ప్రాయుజ్యంతే ఇమమేవ ఏవతై తైర్లోకం లోకమభి అభిజయతి జయతి పునః పునః పునః పునరివ పునః పునరితి పునః పునః ఇవ హి క్షయం అయం లోక లోక ప్రాణ్యాని అన్యాని పాత్రాణి పాత్రాణి యుజ్యంతే యుజ్యంతేన నాన్యాని అన్యాని యాని యాని ప్రాచీనాని ప్రాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంతైతి ప్రాయుజ్యంతే తాన్యను అన్వోషధయ ఓషధయస్పరా పరా భవంతి భవంతి యాని యాని పునః పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంతైతి ప్రాయుజ్యంతే తాన్యను అన్వోషధయ ఓషధయపునః పునరా ఆభవంతి భవంతి ప్రాణ్యాని అన్యాని పాత్రాణి పాత్రాణి యుజ్యంతే యుజ్యంతేన నాన్యాని అన్యాని యాని యాని పరాచీనాని ప్రాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంతైతి ప్రాయుజ్యంతే తాన్యను అన్నారణ్యా అరణ్యా పశవ పశవోరణ్యం అరణ్యమవ అవయంతి యంతి యాని యాని పునః పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంతైతి ప్రాయుజ్యంతే తాన్యను అనుగ్రామ్యా గ్రామ్యా పశవ పశవో గ్రామం గ్రామముపావయంతి ఉపావయంతి య ఉపావయంతీత్యుపావయంతి యో వై వై గ్రహాణాం గ్రహాణాం నిదానం నిదానం వేద నిదానమితి నిదానం వేద నిదానవాన్ నిదానవాన్ భవతి నిదానవానితి నిదానవాన్ భవత్యాజ్యం ఆజ్యమితి ఇత్యుక్తం ఉక్తం తత్ తద్వై వై గ్రహాణాం గ్రహాణాం నిదానం నిదానయత్ నిదానమితి నిదానం యదుపాగంషు ఉపాగంషు శకంసతి ఉపాగశ్రిత్యుపాగంషు శకంసతి తత్ తదుపాగశ్వంతర్యామయోః ఉపాగశ్వంతర్యామయోర్యత్ ఉపాగశ్వంతర్యామయోరిత్యుపాగంషు అంతర్యామయోః యదుచ్చైః ఉచ్చైస్త తదితరేషాం ఇతరేషాం గ్రహాణాం గ్రహాణామేతత్ ఏతద్వై వై గ్రహాణాం గ్రహాణాం నిదానం నిదానం యః నిదానమితి నిదానం ఏవం ఏవం వేద వేద నిదానవాన్ నిదానవాన్ భవతి నిదానవానితి నిదానవాన్ భవతి యః యో వై వై గ్రహాణాం గ్రహాణాం మిథునం మిథునం వేద వేద ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిర్మిథునైః పశుభిరితి పశుభిః మిథునైర్జాయతే జాయతే స్థాళీభిః స్థాళీభిరన్యే అన్యే గ్రహాః గ్రహా దృశ్యంతే దృశ్యంతే వాయవ్యైః వాయవ్యైరన్యే అన్య ఏతద్వై వై గ్రహాణాం గ్రహాణాం మిథునం మిథునం యః ఏం వేద వేద ప్రజయా పశుభ ప్రజయేది ప్రాజయా పశుభిర్మిథునై పశుభిరితి పశుభి మిథునైర్జాయతే జాయత ఇంద్ర ఇంద్రస్వష్టు తష్టు స్వం సోమమభీష అభీష పిబద్ అభీషేత్యభీస అభివత్స స విశ్వం విశ్వవి యాచద్ ఆర్చత్స స ఆత్మన్ ఆత్మన్నారమణం ఆరమణం న ఆరమణమిరమణం నారిందద్ అరిందత్స స ఏతాన్ ఏతాననుసవనం అనుసవనం పురోడాశాన్ అనుసవనమిోసవనం పురోడాశాన్ అపశ్యత్ అపశ్యత్తాన్ తాన్ని నిరవత్ అవవత్తై పైర్వై వై సహ స ఆత్మన్ ఆత్మన్నారమణం ఆరమణమకరుద ఆరమణమిరమణం అకరుత తస్మాత్ తస్మాదనుసవనం అనుసవనం పురోడాశా అనుసవనమిోసవనం పురోడాశాని నిరుప్యంతే ఉప్యంతే తస్మాత్ తస్మాదనుసవనం అనుసవనం పురోడాశానా అనుసవనమిోసవనం పురోడాశానా ప్రాశ్నీయాద్ అశ్నీయాదాత్మన్ ఆత్మన్నేవ ఏవారమణం ఆరమణం కురుతే ఆరమణ విద్యారమణం కురుతేన నైనం ఏనగం సోమ సోమోతి అధిపవతే పవతే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినా వదంది బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన వదంది నార్చా రచా నయదిషా యదిషా పంక్తి పంక్తిరా ఆద్యతే ఆద్యతేథ అథకిం కింయజ్ఞస్య యజ్ఞస్య పాంకత్వం పాంకత్వమిది పాంకత్వమిది పాంకత్వం ఇది ధానా ధానాకరంభ కరంభ పరివాప పరివాప పురోడాశ పరివాప ఇది పరివాప రోడాశ పయస్యాదేన తేన పంక్తి పంక్తిరా ఆప్యతే ఆప్యతే తద్యజ్ఞస్ యజ్ఞస్ పాంకత్వం పాంకత్వమిది పాంకత్వం ఓ షష్ఠకాండే పంచమః ప్రశ్నః సమాప్తః.